పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 8వ భాగం. మరలను, చక్రం ఇరుసులను గురించి ఎంతైనా చెప్పవచ్చు, కానీ దానికి ముందు ఇదంతా భౌతిక శాస్త్రం ప్రకారం చెప్పే సమాచారమని అర్థం చేసుకోవాలి. భౌతిక శాస్త్రం వచ్చిన తరువాత చక్రాలు రాలేదు. పనిచేస్తున్న మరలు, చక్రాల తీరును భౌతిక శాస్త్రం అందరికీ అర్థమయ్యే పద్ధతిలో వర్ణించింది అంతే. బొంగరాల పరిశోధన. బొంగరంలాగా తిరిగే వస్తువు అడ్డు తగిలే వరకు తిరుగుతూనే ఉంటుంది అన్నది సిద్ధాంతం. నాసా వారు గ్రావిటీ ప్రోబ్ అనే ప్రయోగం చేశారు. అందులో భాగంగా నిమిషానికి 4,300 సార్లు తన చుట్టూ తాను తిరిగే గైరోస్కోప్ను అంతరిక్షంలోకి పంపించారు. కింద మొనగల బిళ్ళలాంటి బొంగరంలాగా ఉంటాయి ఈ గైరోస్కోప్లు. అవి శూన్యంలో ఏర్పాటు చేసి ఉంటాయి, కాబట్టి రాపిడి ఉండదు. అంతరిక్షంలోకి పంపిన గైరోస్కోప్లు ఎంతకాలమైనా అదనపు శక్తి అవసరం లేకుండానే 100,000,000,000,000 సార్లు తమ చుట్టూ తాము తిరుగుతూ ఉండిపోయినట్లు గమనించారు. ఈ రకంగా ఇనర్షియా, కోణీయ చలనం లాంటివి రుజువయ్యాయి. బొంగరం తిరగటంలోనూ, స్కేట్ డాన్సర్లు గుండ్రంగా తిరగటంలోనూ పోలికలు ఉన్నాయా? బొంగరానికి తాడు చుట్టి ఒడిగా వదిలితే దాని ముళ్ళు నేలకు తగులుతూ గిరగిరా తిరుగుతుంది. బొంగరం ఆకారం మీద, ఇంకా వేసిన వేగం మీద తిరిగే వేగం ఆధారపడి ఉంటుంది. ముళ్ళుకు నేల మీద అడ్డు తగులుతున్న రాపిడితో వేగం తగ్గుతూ పోతుంది. చివరకు బొంగరం ఆగుతుంది. నేల బాగా నునుపుగా ఉండి ముళ్ళు చివర కూడా నునుపుగా ఉంటే బొంగరం ఎక్కువసేపు తిరుగుతుంది. ఐస్ స్కేటింగ్ను కనీసం టెలివిజన్లో చాలామంది చూసి ఉంటారు. డాన్సర్ ఒకే చోట నిలబడి చేతులు చాచి గుండ్రంగా బొంగరంలా తిరుగుతుంది. చేతులను తలపైకి ఎత్తిన కొద్దీ ఆమె తిరిగే వేగం బాగా పెరుగుతుంది. అక్కడ వాడిన బలంలో తేడా మాత్రం కనిపించదు. కేవలం చేతులున్న తీరుని బట్టి వేగం మారుతుంది. ఇందుకు శరీరం కదులుతున్న తీరు ఆధారం. ఒక వస్తువు చక్కగా ముందుకు కదులుతున్నప్పుడు ఆ కదలిక అదే క్రమంలో సాగుతుంది. విసిరిన క్రికెట్ బంతి ముందుకే పోతుంది. వస్తువు ఒక ఇరుసు మీద తన చుట్టూ తాను గుండ్రంగా తిరుగుతుంటే ఆ కదలిక మరొక రకమైనది. అది ఆ యాంగులర్ మూమెంటం. దీన్ని కోణీయ చలనం అంటారు. ఈ కదలికలో వస్తువులు టార్క్ అడ్డు వచ్చే వరకు తిరుగుతూనే ఉంటాయి. అదే కోణీయ చలనంలోని కిటుకు. ఇది కూడా ఇనర్షియా లాంటిదే. కానీ ఇక్కడ కదలిక వేరుగా ఉంటుంది. మరను, చక్రాన్ని తిప్పడానికి టార్క్ అవసరమని ఇదివరకే అర్థం చేసుకున్నాం. బొంగరం కూడా ఈ బలంతోనే తిరుగుతుంది. స్కేట్ డాన్సర్ వాడుతున్న స్కేట్స్ కింది భాగం నునుపుగా ఉన్న మంచు మీద తిరుగుతూ ఉంటుంది. అక్కడ రాపిడి కారణంగా అమ్మాయి బొంగరంలా తిరిగే వేగం మారుతుంది.